ఇంద్రేణ సయారే కృష్ణామదందేశరాయమాయా ఇంద్రామదృదయ సవసృద్రహాయమేన్మహోయ సమాజు ప్రణాయ స్వాద ంద్రేణ సరే ప్రణామదంతి సేరణ స్వరాజ్యం విశ్వేతదేవా భద్రం హోయ్యా హోయ్యా హోయ్యా ఇయోయ్యా ఇయోయ్యా ఇయోయ్యా ఇమానుగంభువానాశేన ధేమాః యా ఇంద్రాశ్చ విశ్వేచ దేవాః యా హోయ్యా హోయ్యా హోయ్యా ఇయోయ్యా ఇయోయ్యా ఇయోయ్యా ఔహా యా ఔహా యా ఔహయ్యా ఔహవా రే శ్రేయా ఔదంత ఔదంత ఔదంత విశ్వం విశ్వం విశ్వం అతిక్రతద్వారేణాహరాయే మహాన్ మిత్రో నాదృశతాః సంసూర్యేణాదిద్యుతాయ హౌదందుః విశ్వం విశ్వం హావాహాయ స్వాహా ఏ తంతో హవాదః హవాదః హవాదః హవేహే హవేహే హవేహే అచిక్రతద్వారేణాహరాయే మహాన్ మిత్రోణాదృశతాః సంగోర్యేణాదిద్యుతాయ హవాదః హవాదః హవాదః హవేహే హవేహే హావ ఆయ హౌ హౌ హౌ విశ్వేకాం విశ్వేకాం విశ్వేకాం భూతానాం భూతానాం భూతానాం స్వభానాం స్వభానాం స్వభానాః అవహవ ఏ హా హా ఓహవ హా హా ఓహవ హా హా ఓహవ ఆసా విలాయ మాంగర జే కామంధః మినాయ రాజన క్షేమవచ మసాయ స్వాహరే అశ్వయజ్ఞే బోధా నష్ట మహామంధ స్వామదేషు భా భా ఓ భా భా ఓ భా మహిత్రేణామవారస్త దుఃఖమిత్రస్యాహార్యం నః దురాధరణం వరోణస్యాహౌదివే దివే నముపాయత్వదంతం ఔహాయ యాహౌ ఔహా అర్ధవేణా అభ్యాచతత్వౌ హాయ యాహౌ ఔహా హాయరణ్యపా సంవరణస్య దోదం ఔహాయ యాహౌ ఔహా యామస్య నవశగోరం భరణ్యం ఔహాయ యాహౌ ఔహా త్రోదకర్త్మమాతాయ దోదోఘామా భగా దోహయా ఉవాహేడా సోవా దోహమాదే విద్యావ్యా ఉవాహే హౌ ప్రాథాయస్య సప్రథః జానాః మహావాహ ఇహా ఇహా ఇహా ఉవాయ వహవా ఏడా ఆనాట భజ్యః వేఘః అవాహే భావాహ ఇహా ఇహా ఇహా ఉవాయ వహవా ఏడా సమిత చావాయ నావాహ ఇహా ఇహా ఇహా రథం తరమాయా భారా వసాయ నావాహ ఇహా ఇహా ఇహా హువాయ వహవా ఏడా యః యదుత ప్రాథాః తయసథ ప్రథః తానాః మాహువాహ ఇడా ఇడా ఇడా హాయ్ హౌవాహ ఆనట భేఘ హౌవాహా ఇడా ఇడా ఇడాహాహువాహా సవేద చవాహాయ నాహువాహ ఇడా ఇడా ఇడా హాయ్ హౌవాహ ఏహా రథం తరమాయా భారా అసహాయ నాహువాహ ఇడా ఇడా ఇడా హాయ్ హౌవాహ ద్యోత శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం శుక్రం విద్వాన్వాయా వాగాహే అయం శుక్రాయ మాయ చంద్రం అత్ర గోరామాన్ వాతా నామతటురా పాయే జాయాహం చంద్రమా సగ్రేహాయ హౌ హౌ అభ్రా อุตตริวามอุบะหายอุบะหายอุบะหายอุบะหายบาฮะเดโยรยังบาดาอินตมาโยจมนาโยนาวันตมาสมาสุตาตาอินทรตาเยหัสเตสวาธาปะเตมาดาหุบาวะบาฮะเดHow high, how high, how high, Antarikshan Suvardhivandaka, Ma, Antarikshan Suvardhivandaka, Ma, Antarikshan Suvardhivandaka, Ma, Raj Paramiraja, Ta, Raj Paramiraja, Ta, Raj Paramiraja, Ta, how high, howYe, Yajna Deva Mardha Deva Madana Karma Jade How hi, how hi, how hi Antarikshan Suvardhivandaka Ma Antarikshan Suvardhivandaka Ma Antarikshan Suvardhivandaka Ma Prat Paramairaya Ta Prat Paramairaya Ta Prat Paramairaya Ta Auha Vaha Vaha Ye Prithivyantarikshan Jora Vaknikrata Chimdura Pa MarutaMadayantam karma jyote How high, how high, how high Antarikshan Suvardhivandaka Ma Antarikshan Suvardhivandaka Ma Antarikshan Suvardhivandaka Ma Prat Paramiraya Ta Prat Paramiraya Ta Prat Paramiraya Ta Deva Murthanam Samirayam Hoye Hova Isa Karma Jyote Isa Samirayam Hoye Hova Teja Karma Jyote Teja Samirayam Hoye Hova Suva Karma Jyote Suva SamirayamJyotir Karma Jyote Jyoti Samirayam Haye Hova Dharma Karma Jyote Hau Ho Hai Antarikshan Suvardhivandaka Ma Antarikshan Suvardhivandaka MaAntarikshan Suvardhivandaka Ma Prat Paramiraya Ta Prat Paramiraya Ta Prat Paramiraya Ta Au Ho Vahau Ta Ye Ila Yaccha Haskriti Yaccha Ye Manavoja Yaccha Ye Manamahimana Yaccha Ye Yasaskriti Yaccha రాజాం వచ్చ యే పాసోన్ విషయచ్చ బ్రహ్మక్షత్రయచ్చ స్వజ్యోతిర్యచ్చ హౌ హై అంతరిక్షం సువర్ధివందక మా అంతరిక్షం సువర్ధివందక మా అంతరిక్షం సువర్ధివందక మా ప్రాత్ పరమే రాజా తా ప్రాత్ పరమే రాజా తా ప్రాత్ పరమే రాజా తా యజ్జా యథా పూర్వాయ మఘవన్ వృత్రహత్యాయ తత్పృథివేమ ప్రాథాయ తదస్తభ్యాం ఉత దాయేవాం హౌ హై Hau hai, Antarikshan Suvardhivandaka, Ma, Antarikshan Suvardhivandaka, Ma, Antarikshan Suvardhivandaka, Ma, Prat Paramiraya, Ta, ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ ఔహవాహర్మ సంగ్రేడంత సోమదేర్వాయుగోపాతేజసుమారోద్భిర్భువానాని చక్రదుః కిటీడా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ ఔహవా ఇంద్రధేనః ఇంద్రధేనః ఇంద్రధేనః ఆపధేనః ఆపధేనః ఆపధేనః భూమిర్ధేనః భూమిర్ధేనః భూమిర్ధేనః అంతరిక్షంధేన అంతరిక్షంధేన అంతరిక్షంధేన యోధేనః యోధేనః యోధేనః పరంధేన పరంధేన పరంధేన రాతంధేన రాతంధేన రాతంధేన సత్యంధేన సత్యంధేన సత్యంధేన ఋతంధేన ఋతంధేన ఋతంధేన ఇడాధేన ఇడాధేన ఇడాధేన స్వర్ధేన స్వర్ధేన స్వర్ధేన జ్యోతిర్ధేన జ్యోతిర్ధేన జ్యోతిర్ధేన ఔహవా ఔహవా ఔహవా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ తా యజాయథా అపూర్వీయా అపూర్వీయా ఆపూర్వాయ మఘావన్మృ రాహద్యాయ రాహద్యాయ రాహద్యాయ తద్వ్రజేవే అప్రాథయాః అప్రాథయాః ఆప్రాథయాః తదా సభ్నాః ఉదదేవాం ఉదదేవాం ఉదదాహివాం ఔహవా ఔహవా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ తా ప్రాత్పరమేరాయ తా ఔహవా ఘర్మ సంగ్రేడంత వాయుగోపాసేజసుదేర్మారోద్భిర్భువానాని చక్రదుః హావోవాగ సోకం ప్రాజాంగర్భాణాయమజాపరాజపతే విచరంతా హా వో వాహ పావోడాధయ భువానాని చక్రదుః హాయ్ ఆయాససిందేహ హాయ్ యస్మాత్ సముద్రియా భువానాని చక్రదుః హాయ్ ఆయాససిందేహ హాయ్ యస్మాత్ విశ్వా భూతా భువానాని చక్రదుః హాయ్ ఆవోవాగ హావోవాగ హావోవాగ స్వామేరాయ తేభిర్వ్యా నోహే మాదాహం ఏభిర్భూతాం సహసాః అరణ్యగయగానే దుంతపర్వా సమాప్తం. అరణ్యగయగానే వ్రతపర్వ ప్రారంభ. ఓం దివామంతరిక్షాదధ్యారోహామ అవేదామదేవాన్ అవేదామదేవాన్ అవేదామదేవాన్ ఆహ హౌ హౌ హౌ ఆయుషే హౌ హౌ హౌ జ్యోతిషే హౌ హౌ హౌ ఆణా బ్రువాయ ఆణా బ్రువాయ ఆణా బ్రువాహ రక్షనోర్జితార హౌ హౌ హౌ ఆణా బ్రువాయ ఆణా బ్రువాయ ఆణా బ్రువాహ గోపాయదా గోపాయితారౌ హౌ హౌ ఆణా బ్రువాయ ఆణా బ్రువాయ ఆణా బ్రువాహ ఆ